మయి గృహ్ణామి గృహ్ణామి మయి మయి గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి మయి మయి గృహ్ణామ్యగ్రే గృహ్ణామ్యగ్రే అగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిమగ్నిమగ్రే గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్నిం అగ్రే అగ్నిమగ్నిమగ్రేగ్రే అగ్నిగోరాయో రాయోగ్నిమగ్రేగ్రే అగ్నిగోరాయ అగ్నిగోరాయో రాయోగ్నిమగ్నిగోరాయ స్పోషాయ పోషాయ రాయోగ్నిమగ్నిగోరాయ స్పోషాయ రాయస్పోషాయ పోషాయ రాయో రాయస్పోషాయ సుప్రజాస్తాయ సుప్రజాస్తాయ పోషాయ రాయో రాయస్పోషాయ సుప్రజాస్తాయ పోషాయ సుప్రజాస్తాయ సుప్రజాస్తాయ పోషాయ పోషాయ సుప్రజాస్తాయ సువీర్యాయ సువీర్యాయ సుప్రజాస్తాయ పోషాయ పోషాయ సుప్రజాస్తాయ సువీర్యాయ సుప్రజాస్తాయ సువీర్యాయ సువీర్యాయ సుప్రజాస్తాయ సుప్రజాస్తాయ సువీర్యాయ సుప్రజాస్తాయేతి సుప్రజాస్తాయ సువీర్యాయేతి సువీర్యాయ మయ ప్రజా ప్రజామయమయ ప్రజామయమయ ప్రజామయమయ ప్రజామయీ ప్రజామయమయ ప్రజా ప్రజామయవచ్చోవచ్చోమయ ప్రజా ప్రజామయవచ్చ ప్రజామిద ప్రజామయవచ్చోవచ్చోమయమయవచ్చోదామి వచ్చోదామి దామి వచ్చోవచ్చోదామ్యరిష్టా అరిష్టా దామి వచ్చోవచ్చోదామ్యరిష్టా ధామ్యరిష్టా అరిష్టా దామి దామ్యరిష్టా శ్యామ శ్యామరిష్టా దామి దామ్యరిష్టా శ్యామ అరిష్టా శ్యామ శ్యామరిష్టా అరిష్టా శ్యామ కనువా కనువా శ్యామరిష్టా అరిష్టా శ్యామ కనువా శ్యామ కనువా కనువా శ్యామ శ్యామ కనువా సువీరా సువీరా కనువా శ్యామ శ్యామ కనువా సువీరా తరువా సువీరా సువీరా తరువా తరువా సువీరా సువీరా ఇది సువీరా యో నో నో యో యో నో అగ్నిరగ్నిర్నో యో యో నో అగ్ని నో అగ్నిరగ్నిర్నో నో అగ్నిప్రితర పితరోగ్నిర్నో నో అగ్నిప్రితర అగ్నిప్రితర పితరోగ్నిరగ్నిప్రితరో హృత్సు హృత్సు పితరోగ్నిరగ్నిప్రితరో హృత్సు పితరో హృత్సు హృత్స పితర పితరో హృత్సంతరంతర హృత్సు పితర పితరో హృత్సంద హృత్సంతరంతర హృత్సు హృత్సంతర మత్యో మత్యోంతర హృత్సు హృత్సంతర మత్య హృత్సే హృదో అంతర మత్యో మత్యోంతరంతర మత్యో మత్యాన్ మత్యాగు అమత్యోంతరంతర మత్యో మత్యాను అమత్యో మత్యాన్ మత్యాగో అమత్యో మత్యో మత్యాగో ఆ వివేశ వివేశ మత్యాగో అమత్యో మత్యో మత్యాగో ఆ వివేశ మత్యాగో ఆ వివేశ వివేశ మత్యాన్ మత్యాగో ఆ వివేశ ఆ వివేశేత్యా వివేశ తమాత్మన్నాత్మంతమాత్మన్ పరిపర్యాత్మంతమాత్మన్ పరి ఆత్మన్ పరిపర్యాత్మన్నాత్మన్ పరిగృహేమహే గృహేమహే పర్యాత్మన్నాత్మన్ పరిగృహేమహే పరిగృహేమహే గృహేమహే పరిపరిగృహేమహే వయమ్ వయమ్ గృహేమహే పరిపరిగృహేమహే వయమ్ గృహేమహే వయమ్ వయమ్ గృహేమహే గృహేమహే వయమ్ మామా వయమ్ గృహేమహే గృహేమహే వయమ్ మా వయమ్ మామా వయమ్ వయమ్ మా సమా వయమ్ వయమ్ మా సహ మాతో సమామాతో అస్మాగో అస్మాన్ సమామాతో అస్మాన్ సో అస్మాగో అస్మాన్ సో అస్మాగో అవహాయ అవహాయ అస్మాన్ సో అస్మాగో అవహాయ అస్మాగో అవహాయ అవహాయ అస్మాగో అస్మాగో అవహాయ పరా పరా అవహాయ అస్మాగో అస్మాగో అవహాయ పరా అవహాయ పరా పరా అవహాయ అవహాయ పరాగాద్గాపరా అవహాయ అవహాయ పరాగాద్ అవహాయేత్యవహాయ పరాగాద్గా పరా పరాగాద్ గాదిదిగాద్ జరద్ధర్యరద్ధర్యర్యజ్జరద్ధర్యరాత్మన్నాత్మన్నద్ధర్యర్యజ్జరద్ధర్యరాత్మన్నద్ధర్యరాత్మన్నాత్మన్నద్ధర్యరద్ధర్యరాత్మన్నగ్నిమగ్నిమాత్మన్నద్ధర్యరద్ధర్యరాత్మన్నగ్నిమ్ ఆత్మన్నగ్నిమగ్నిమగృహేత్వాగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత్వాగ్నిమగృహేత

ఛందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్ ప్రజాస్వన్నమన్నమత్యన్నమత్యసర్వా అత్యన్నమన్నమత్యసర్వా

ఉపదధాది సర్వద ఏవైవ సర్వద ఏవైనమేనమేవ సర్వద ఏవైనం ఏష ఏష వైవ ఏష యజ్ఞ దేశ వైవ ఏష యద్ ఏష యజ్ఞ దేశ ఏష యదగ్నిరగ్నిరగ్నిరగ్నిరన్నమన్నమగ్నిరగ్నిరన్నం అగ్నిరన్నమన్నమగ్నిరగ్నిరన్నం పశవః పశవోన్నమగ్నిరగ్నిరన్నం పశవః అన్నం పశవః పశవోన్నమన్నం పశవ ఏష పశవోన్నమన్నం పశవ ఏష పశవ ఏష పశవః పశవ ఏష ఖలు ఖల్వేష పశవః పశవ ఏష ఖలు ఏష ఖలు ఖల్వేష ఏష ఖలు వై వై ఖల్వేష ఏష ఖలు వై ఖలు వై మై ఖలు ఖలు వా అగ్నిరగ్నిర్వై ఖలు ఖలు వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞరగ్నిర్వై వా అగ్నిర్యద్ అగ్నిర్యజ్ఞరగ్నిరగ్నిర్యత్వశీరుషాణి పశుశీరుషాణి యదగ్నిరగ్నిర్యత్వశీరుషాణి యత్పశీరుషాణి పశుశీరుషాణి యద్యత్పశుశీరుషాణి యం పశుశీరుషాణి యద్యత్పశుశీరుషాణి యం పశుశీరుషాణి యం పశుశీరుషాణి కామయేత కామయేత యం కామయేత కనీయః కనీయః కామయేత యం కామయేత కనీయః కామయేత కనీయః కనీయః కామయేత కామయేత కనీయోస్యాస్య కనీయః కామయేత కామయేత కనీయోస్య కనీయోస్యాస్య కనీయః కనీయోస్యాన్నమన్నమస్య కనీయః కనీయోస్యాన్నమ్ అస్యాన్నమన్నమస్యాస్యాన్నగ్రస్యాస్యాదన్నమస్యాస్యాన్నమకృస్యాత్ పశుశీరుషాణి పశుశీరుషాణి తస్య పశుశీరుషాణ్యుపాప పశుశీరుషాణి తస్య తస్య పశుశీరుషాణ్యుప పశుశీరుషాణ్యుపాప పశుశీరుషాణి పశుశీరుషాణ్యుప దధ్యాద్ దధ్యాద్భవ పశుశీరుషాణి పశుశీరుషాణ్యుప దధ్యాద్ పశుశీరుషాణి పశుశీరుషాణ్యుప దధ్యాద్ కనీయః కనీయో దధ్యాద్భవ దధ్యాద్ కనీయః దధ్యాద్ కనీయః కనీయో దధ్యాద్ దధ్యాద్ కనీయ అన్నం భవతి భవత్యన్నమస్యాస్యాన్నం భవతి అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి యం భవత్యన్నమన్నం భవతి యం భవతి యం యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత యం కామయేత కామయేత యం యం కామయేత సమావత్ సమావత్ కామయేత యం యం కామయేత సమావత్ ఆమయేత సమావత్ సమావత్ కామయేత కామయేత సమావత్యా సమావత్ కామయేత కామయేత సమావత్యా సమావత్యా సమావత్ సమావత్ కామయేత కామయేత సమావత్యా అన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నగ్రస్యాస్యాదన్నమన్నగ్రస్యాదిదేదిస్యాదన్నమన్నగ్రస్యాదితి మధ్యదో మధ్యదైదేదిమధ్యదస్తస్య మధ్యదైదేదిమధ్యదస్తస్య మధ్యదస్తస్య మధ్యదామధ్యదస్తస్యోపోపదస్య మధ్యదామధ్యదస్తస్యోప తస్యోపోపదస్యవత్యోపదధ్యాద్దధ్యాద్పోపదధ్యాత్ సమావత్ సమావత్ దధ్యాద్పోపదధ్యాత్ సమావత్ దధ్యాత్ సమావత్ సమావత్ దధ్యాద్దధ్యాత్ సమావదేవైవ సమావత్ దధ్యాద్దధ్యాత్ సమావదేవ సమావదేవైవ సమావత్ సమావదేవాస్యా సమావత్ సమావదేవాస్యా దేవాస్యా సమావత్ సమావదేవాస్యా దేవాస్యా సమావత్ సమావదేవాస్యా దేవాస్యా సమావత్ సమావదేవాస్యా దేవాస్యా సమావత్ సమావదేవాస్యా అస్యాన్నమన్నమస్యాస్యాన్నం భవతి భవత్యన్నమస్యాస్యాన్నం భవతి అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి యం యం భవత్యన్నమన్నం భవతి యం భవతి యం యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత యం కామయేత కామయేత యం యం కామయేత భూయో భూయః కామయేత యం యం కామయేత భూయో అస్యాస్య భూయః కామయేత కామయేత భూయో అస్యా భూయో భూయో భూయో స్యాన్నమన్నమస్య భూయో భూయో స్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నగృస్యాస్యాదన్నమస్యాస్యాన్నగృస్యాద్ అన్నగృస్యాస్యాదన్నమన్నగృస్యాదిదేదిస్యాదన్నమన్నగృస్యాదిది యాదిదేవిస్యాచ్యాదిత్యంతేష్మిందేష్విదిస్యాచ్యాదిత్యంతేషు ఇత్యంతేష్మిందేష్విదిత్యంతేషు తస్యదస్యాంతేష్విదిత్యంతేషు తస్య అంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ంతేష్ దధ్యాద్ధ్యాదం తత ఏవ అంతత ఏవైవాంతతోంతత ఏవాస్మాస్మా ఏవాంతతోంతత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అన్నమన్నమస్మాస్మా అన్నమవావాన్నమస్మాస్మా అన్నమవ అన్నమవావాన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధేవావరుంధే భూయో భూయో రుంధేవావరుంధే భూయ రుంధే భూయో భూయో రుంధే రుంధే భూయో స్యాస్య భూయో రుంధే రుంధే భూయో స్య భూయో స్యాస్య భూయో భూయో స్యాన్నమన్నమస్య భూయో భూయో స్యాన్నం అస్యాన్నమన్నమస్యాస్యాన్నం భవతి భవత్యన్నమస్యాస్యాన్నం భవతి అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి భవతీతి భవతి ేగాందగ్గుష్టాభ్యాగుస్తేగాన్ేగాందగ్గుష్టాభ్యాం మండూకాన్ మండూకాందగ్గుష్టాభ్యాగుస్తేగాన్ేగాందగ్గుష్టాభ్యాం మండూకాను దగ్గుష్టాభ్యాం మండూకాన్ మండూకాందగ్గుష్టాభ్యాందగ్గుష్టాభ్యాం మండూకాంజంభ్యభిర్మండూకాందగ్గుష్టాభ్యాందగ్గుష్టాభ్యాం మండూకాంజంభ్యభి మండూకాంజంభ్యభిత్యంభ్యభిర్మండూకాన్ మండూకాంజంభ్యభిరాతకామాదకాంజంభ్యభిర్మండూకాన్ మండూకాంజంభ్యభిరాతకాన్ జంభ్యభిరాతకామాదకాంజంభ్యభిత్యంభ్యభిరాతకాన్ ఖాదేన ఖాదేనాదకాంజంభ్యభిత్యంభ్యభిరాతకాన్ ఖాదేన ఆదకాన్ ఖాదేన ఖాదేనాదకామాదకాన్ ఖాదేనోద్యమోద్యం ఖాదేనాద కామాదకాన్ ఖాదేనోద్యం ఖాదేనోద్యమోద్యం ఖాదేన ఖాదేనోద్యగో సగం సోదేన సగం సోదేనోద్యం ఖాదేన ఖాదేనోద్యగో సగం సోదేన గోద్యగో సగం సోదేన సగం సోదేనోద్యమోద్యగో సగం సోదేనారణ్యమరణ్యగో సగం సోదేనోద్యమోద్యగో సగం సోదేనారణ్యం సగం సోదేనారణ్యమరణ్యగో సగం సోదేన సగం సోదేనారణ్యం జాంబీలేన జాంబీలేనారణ్యగో సగం సోదేన సగం సోదేనారణ్యం జాంబీలేన సగం సోదేనేదిదం సూదేన అర్జంజాంబీలేనజాంబీలేనారణ్యమరణ్యంజాంబీలేనమృదంబ్రదంజాంబీలేనారణ్యమరణ్యంజాంబీలేనమృదం జాంబీలేనమృదంబర్స్వేభిర్మృదంజాంబీలేనజాంబీలేనమృదంబర్స్వేభిర్మృదంబర్స్వేభిశర్కరాభిశర్కరాభిర్బర్స్వేభిర్మృదంబర్స్వేభిశర్కరాభి పరస్పేభిశర్కరాభిశర్కరాభిర్పరస్పేభిశర్కరాభిరవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవకామవక సాదేనోత్సాదేన శుక్రరామవగాభిరవగాభిశుక్రరాముత్సాదేన శుక్రరాముత్సాదేన జిహ్వాముత్సాదేన శుక్రరాగోశుక్రరాముత్సాదేన జిహ్వాం జిహ్వాముత్సాదేన జిహ్వాం ఉత్సాదేన జిహ్వామవక్రందేనావక్రందేన జిహ్వాంజిహ్వామవక్రందేన తాలుంతాలుమవక్రందేన జిహ్వాంజిహ్వామవక్రందేన తాలుం అవక్రందేన తాలుంతాలుమవక్రందేనావక్రందేన తాలు గోధరస్వతి గోధరస్వతీం తాలుమవక్రందేనావక్రందేన కాలు గోధరస్వతీ అవక్రందేనేత్యవక్రందేన తాలుగుణరస్వతి గుణరస్వదేం తాలం తాలుగుణరస్వదేం నిష్ప్రాగ్రేణ నిష్ప్రాగ్రేణ సరస్వదేం తాలం తాలుగుణరస్వదేం నిష్ప్రాగ్రేణ సరస్వదేం నిష్ప్రాగ్రేణ నిష్ప్రాగ్రేణ సరస్వతి గుణరస్వదేం నిష్ప్రాగ్రేణ నిష్ప్రాగ్రేణేది నిష్ప్రాగ్రేణ వాజగోహనోభ్యాగోహనోభ్యాం వాజం వాజగోహనోభ్యామపోహనోభ్యాం వాజం వాజగోహనోభ్యామప హనోభ్యామపోహనోభ్యాగోహనోభ్యామప ఆస్యేనాస్యేనాపోహనోభ్యాగోహనోభ్యామప ఆస్యేన హనోభ్యామితి హనుభ్యాహం అప ఆస్యేనాస్యేనాపోప ఆస్యేనాదిత్యానాదిత్యానాస్యేనాపోప ఆస్యేనాదిత్యాన్ ఆస్యేనాదిత్యానాదిత్యానాస్యేనాదిత్యాన్ శ్వశ్రుభిశ్మశ్రుభిరాదిత్యానాస్యేనాదిత్యాన్ శ్వశ్రుభి ఆదిత్యాన్ శ్వశ్రుభిశ్మశ్రుభిరాదిత్యానాదిత్యాన్ శ్వశ్రుభిరుపయామపయామగ్రుశ్మశ్రుభిరాదిత్యానాదిత్యాన్ శ్వశ్రుభిరుపయామం శ్మశ్రుభిరుపయామపయామగ్రుశ్మశ్రుభిశ్మశ్రుభిరుపయామమధరేణాధరేణోపయామగ్రుశ్మశ్రుభిశ్మశ్రుభిరుపయామమధరేణ అధరేణోష్ఠేనోష్ఠేనాధరేణాధరేణోష్ఠేన ఓష్ఠేన సత్సదోష్ఠేనోష్ఠేన సదుత్తరేణోత్తరేణ సదోష్ఠేనోష్ఠేన సదుత్తరేణ సదుత్తరేణోత్తరేణ సత్సదుత్తరేణాంతరేణాంతరేణోత్తరేణ సత్సదుత్తరేణాంతరేణ ఉత్తరేణాంతరేణాంతరేణోత్తరేణోత్తరేణాంతరేణానోకాశమనోకాశమంతరేణోత్తరేణోత్తరేణాంతరేణానోకాశం ఉత్తరేణేత్యుదరేణ అంతరేణానోకాశమనోకాశమంతరేణాంతరేణానోకాశం ప్రకాశేన ప్రకాశేనానోకాశమంతరేణాంతరేణానోకాశం ప్రకాశేన అనోకాశం ప్రకాశేన ప్రకాశేనానోకాశమనోకాశం ప్రకాశేన బాహ్యం బాహ్యం ప్రకాశేనానోకాశమనోకాశం ప్రకాశేన బాహ్యం అనోకాశేనేత్యనోకాశేన ప్రకాశేన బాహ్యం బాహ్యం ప్రకాశేన ప్రకాశేన బాహ్యగ్రస్తరయత్నగ్రస్తరయత్నం బాహ్య ప్రకాశేన ప్రకాశేన బాహ్యగ్రస్తరయత్నం ప్రకాశేనేది ప్రకాశేన బాహ్యగ్రస్తరయత్నగ్రస్తరయత్నం బాహ్యం బాహ్యగ్రస్తరయత్నం నిర్బాధేన నిర్బాధేన స్థరయత్నం బాహ్యం బాహ్యగ్రస్తరయత్నం నిర్బాధేన స్థరయత్నం నిర్బాధేన నిర్బాధేన స్థలయత్నగ్రస్తరయత్నం నిర్బాధేన సూర్యాగ్నేసూర్యాగ్నే నిర్బాధేన స్థలయత్నగ్రస్తరయత్నం నిర్బాధేన సూర్యాగ్ని నిర్బాధేన సూర్యాగ్నేసూర్యాగ్నే నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్నే చక్షుభ్యాం చక్షుభ్యాగుం సూర్యాగ్నే నిర్బాధేన నిర్బాధేన సూర్యాగ్ని చక్షుభ్యాం నిర్బాధేనేతి బాధేన సూర్యాగ్నేక్షుభ్యాం చక్షుభ్యాగుం సూర్యాగ్నేసూర్యాగ్నేక్షుభ్యాం విద్యుతో విద్యుతో చక్షుభ్యాగుం సూర్యాగ్నేసూర్యాగ్నేక్షుభ్యాం విద్యుతో సూర్యాగ్నే సూర్యా అగ్ని చక్షుభ్యాం విద్యుతో విద్యుతో చక్షుభ్యాం విద్యుతో కణానకాభ్యాం కణానకాభ్యాం విద్యుతో చక్షుభ్యాం విద్యుతో కణానకాభ్యాం చక్షుర్భ్యామి చక్షుర్భ్యాం విద్యుతో కణానకాభ్యాం కణానకాభ్యాం విద్యుతో విద్యుతో కణానకాభ్యాం మశని మశని కణానకాభ్యాం విద్యుతో విద్యుతో కణానకాభ్యామశని విద్యుదాది విద్యుతో కణానకాభ్యామశని మశని కణానకాభ్యాం కణానకాభ్యామశని మస్తిష్కేణ మస్తిష్కేనాశని కణానకాభ్యాం కణానకాభ్యామశని మస్తిష్కేణ అశనిం మస్తిష్కేణ మస్తిష్కేనాశని వశనిం మస్తిష్కేణ బలం బలం మస్తిష్కేనాశని వశనిం మస్తిష్కేణ బలం మస్తిష్కేణ బలం బలం మస్తిష్కేణ మస్తిష్కేణ బలం మధ్యభిర్మధ్యభిర్బలం మస్తిష్కేణ మస్తిష్కేణ బలం మధ్యభి బలం మధ్యభిర్మధ్యభిర్బలం బలం మధ్యభి మధ్యభేది మధ్యాభి కూర్మాన్ శభైశ్శభైః కూర్మాన్ కూర్మాన్ శభైరచ్చలాభిరచ్చలాభిశభైః కూర్మాన్ కూర్మాన్ శభైరచ్చలాభి శభైరచ్చలాభిరచ్చలాభిశభైశభైరచ్చలాభి కవింజలాన్ కవింజలానచ్చలాభిశభైశభైరచ్చలాభికవింజలాన్ అచ్చలాభి కవింజలాన్ కవింజలానచ్చలాభిరచ్చలాభి కవింజలాన్ సామ సామ కవింజలానచ్చలాభిరచ్చలాభి కవింజలాన్ సామ కపింజలాంగుష్ఠిగాభిర్జవంజవంగుష్ఠిగాభిర్జవంజంఘాభిర్జవంగుష్ఠిగాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభ అగదంజంఘాభిర్జంఘాభిరగదంజానుభ్యాం అగదంజానుభ్యాంజానుభ్యామగదమగదంజానుభ్యాం వీర్యం వీర్యంజానుభ్యామగదమగదంజానుభ్యాం వీర్యం జానుభ్యాం వీర్యం వీర్యం జానుభ్యాం జానుభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం వీర్యం జానుభ్యాం జానుభ్యాం వీర్యం గుహాభ్యాం జానుభ్యామిది జానుభ్యాం వీర్యం గుహాభ్యాం గుహాభ్యాం వీర్యం వీర్యం గుహాభ్యాం భయం భయం గుహాభ్యాం వీర్యం వీర్యం గుహాభ్యాం భయం గుహాభ్యాం భయం భయం గుహాభ్యాం గుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం భయం గుహాభ్యాం గుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం భయం ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం గుహా గుహా ప్రజాలాభ్యాం భయం భయం ప్రజాలాభ్యాం గుహా ప్రజాలాభ్యాం గుహాగుహా ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యాం ఉపక్షాభ్యాం గుహా ప్రజాలాభ్యాం ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యాం ప్రజాలాభ్యామిది ప్రజాలాభ్యాం గుహోపక్షాభ్యామపక్షాభ్యాం గుహాగుహోపక్షాభ్యామశ్వినశ్వినాపక్షాభ్యాం గుహాగుహోపక్షాభ్యామశ్వినౌ ఉపవక్షాభ్యామశ్వినాపక్షాభ్యామపక్షాభ్యామశ్వినాపగుంసాభ్యాపగుంసాభ్యామశ్వినాపక్షాభ్యామపక్షాభ్యామశ్వినాపగుంసాభ్యాం అశ్వినాపగుంసాభ్యామగుంసాభ్యామశ్వినాపశ్వినాపగుంసాభ్యామదిజిమదిజమగుంసాభ్యామశ్వినాపశ్వినాపగుంసాభ్యామదిజి నిర్ధ్రాభిర్యుగం ఆనదేనేత్యానదేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకాశేన ప్రకా

శకునసాదే నరథగోరథకో శకునసాదే బృహస్పతి బృహస్పతికో శకునసాదే నరథం శకునసాదే నరథగోరథకో శకునసాదేన శకునసాదే నరథముష్ణిభిరుష్ణిభీరథగోరథకోదే శకునసాదేన రథముష్ణిభిరుష్ణిభీరథగోరథముష్ణిభిరుష్ణిభిరుజుష్ణిభి మిత్రవరుణశ్రవణేభ్యాశ్రవణేభ్యా మిత్రవరుణో మిత్రవరుణో శ్రవణేభ్యాంద్రాగ్ని ఇంద్రాగ్నిశ్రవణేభ్యా మిత్రవరుణో మిత్రవరుణో శ్రవణేభ్యాంద్రాగ్ని మిత్రవరుణావిధి మిత్రవరుణో శ్రవణేభ్యాంద్రాగ్ని ఇంద్రాగ్నిశ్రవణేభ్యాగుశ్రవణేభ్యాంద్రాగ్ని సుఖండాభ్యాగోషండాభ్యాంద్రాగ్ని శ్రవణేభ్యాగుశ్రవణేభ్యాంద్రాగ్ని సుఖండాభ్యా శ్రవణేభ్యామిది శ్రవణేభ్యా ఇంద్రాగ్ని సుఖండాభ్యాగోషండాభ్యాంద్రాగ్ని ఇంద్రాగ్ని సుఖండాభ్యాంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి సుఖండాభ్యాంద్రాగ్ని ఇంద్రాగ్ని సుఖండాభ్యాంద్రా బృహస్పతి ఇంద్రాగ్ని ఇంద్రా అగ్ని సుఖండాభ్యాంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి సుఖండాభ్యాగోషండాభ్యాంద్రా బృహస్పతి ఊరుభ్యామోరుభ్యాంద్రా బృహస్పతి సుఖండాభ్యాగోషండాభ్యాంద్రా బృహస్పతి ఊరుభ్యా ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామోరుభ్యాంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యాంద్రా విష్ణు ఇంద్రా విష్ణు ఊరుభ్యాంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యాంద్రా విష్ణు ఇంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు ఊరుభ్యామోరుభ్యామింద్రా విష్ణు అష్టేవ్యామష్టేవ్యామింద్రా విష్ణు ఊరుభ్యామోరుభ్యామింద్రా విష్ణు అష్టేవ్యాం ఊరుభ్యామిోరుభ్యాం ఇంద్రా విష్ణు అష్టేవ్యామష్టేవ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారగో సవితారమష్టేవ్యామింద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారూ ఇంద్రా విష్ణు ఇంద్రా విష్ణు అష్టేవ్యాగో సవితారగో సవితారమష్టేవ్యామష్టేవ్యాగో సవితారం పుచ్చేన పుచ్చేన సవితారమష్టేవ్యామష్టేవ్యాగో సవితారం పుచ్చేన సవితారం పుచ్చేన పుచ్చేన సవితారగో సవితారం పుచ్చేన గంధర్వాన్ గంధర్వాన్ పుచ్చేన సవితారగో సవితారం పుచ్చేన గంధర్వాన్ పుచ్చేన గంధర్వాన్ గంధర్వాన్ పుచ్చేన పుచ్చేన గంధర్వాన్ క్షేపేన క్షేపేన గంధర్వాన్ పుచ్చేన పుచ్చేన గంధర్వాన్ క్షేపేన గంధర్వాన్ క్షేపేన క్షేపేన గంధర్వాన్ గంధర్వాన్ క్షేపేన అప్సరసోప్సరసేపేన గంధర్వాన్ గంధర్వాన్ క్షేపేనాప్సరసేపేనాప్సరసేపేన క్షేపేనాప్సరసో ముష్టాభ్యాం ముష్టాభ్యామప్సరసేపేన క్షేపేనాప్సరసో ముష్టాభ్యాం అప్సరసో ముష్టాభ్యాం ముష్టాభ్యామక్షరసోప్సరసో ముష్టాభ్యాం పవమానం పవమానం ముష్టాభ్యామక్షరసోప్సరసో ముష్టాభ్యాం పవమానం ముష్కాభ్యాం పవమానం పవమానం ముష్కాభ్యాం ముష్కాభ్యాం పవమానం పాయునా పాయునా పవమానం ముష్కాభ్యాం ముష్కాభ్యాం పవమానం పాయునా అవమానం పాయునా పాయునా పవమానం పవమానం పాయునా పవిత్రం పవిత్రం పాయునా పవమానం పవమానం పాయునా పవిత్రం పాయునా పవిత్రం పవిత్రం పాయునా పాయునా పవిత్రం పోత్రాభ్యాం పోత్రాభ్యాం పవిత్రం పాయునా పాయునా పవిత్రం పోత్రాభ్యాం పవిత్రం పోత్రాభ్యాం పోత్రాభ్యాం పవిత్రం పవిత్రం పోత్రాభ్యామాక్రమణమాక్రమణం పోత్రాభ్యాం పవిత్రం పవిత్రం పోత్రాభ్యామాక్రమణం పోత్రాభ్యామాక్రమణమాక్రమణం పోత్రాభ్యాం పోత్రాభ్యామాక్రమణస్థూలాభ్యాగుస్థూలాభ్యామాక్రమణం పోత్రాభ్యాం పోత్రాభ్యామాక్రమణస్థూలాభ్యాం ఆక్రమణగ్రస్థోరాభ్యాగుస్థోరాభ్యామాక్రమణమాక్రమణగ్రస్థోరాభ్యాం ప్రతిక్రమణం ప్రతిక్రమణగ్రస్థోరాభ్యామాక్రమణమాక్రమణగ్రస్థోరాభ్యాం ప్రతిక్రమణం ఆక్రమణమిత్యాక్రమణం స్థూరాభ్యాం ప్రతిక్రమణం ప్రతిక్రమణగ్రస్థోరాభ్యాగుస్థోరాభ్యాం ప్రతిక్రమణం కుష్ఠాభ్యాంకుష్ఠాభ్యాం ప్రతిక్రమణగ్రస్థోరాభ్యాగుస్థోరాభ్యాం ప్రతిక్రమణం కుష్ఠాభ్యాం ప్రతిక్రమణం కుష్ఠాభ్యాం కుష్ఠాభ్యాం ప్రతిక్రమణం ప్రతిక్రమణం కుష్ఠాభ్యాం ప్రతిక్రమణమిది ప్రతిక్రమణం కుష్ఠాభ్యామిది కుష్ఠాభ్యాం ఇంద్రస్య క్రోడ క్రోడ ఇంద్రస్యేంద్రస్య క్రోడోదిత్యాదిత్యై క్రోడ ఇంద్రస్యేంద్రస్య క్రోడోదిత్యై క్రోడోదిత్యాదిత్యై క్రోడ క్రోడోదిత్యై బాలిత్యం బాలిత్యమదిత్యై క్రోడ క్రోడోదిత్యై బాలిత్యం అదిత్యై బాలిత్యం బాలిత్యమదిత్యాదిత్యై బాలిత్యం దిశాం దిశాం బాలిత్యమదిత్యాదిత్యై బాలిత్యం దిశాం బాలిత్యం దిశాం దిశాం బాలిత్యం బాలిత్యం దిశాం జత్రవో జత్రవో దిశాం బాలిత్యం బాలిత్యం దిశాం జత్రవః దిశాం జత్రవో జత్రవో దిశాం దిశాం జత్రవో జీమూతాన్ జీమూతాన్ జత్రవో దిశాం దిశాం జత్రవో జీమూతాను జత్రవో జీమూతాన్ జీమూతాన్ జత్రవో జత్రవో జీమూతాన్ హృదయోపశాభ్యాగో హృదయోపశాభ్యాన్ జీమూతాన్ జత్రవో జత్రవో జీమూతాన్ హృదయోపశాభ్యాన్ జీమూతాన్ హృదయోపశాభ్యాగో హృదయోపశాభ్యాన్ జీమూతాన్ జీమూతాన్ హృదయోపశాభ్యామంతరిక్షమంతరిక్షమో హృదయోపశాభ్యాన్ జీమూతాన్ జీమూతాన్ హృదయోపశాభ్యామంతరిక్షం హృదయోపశాభ్యామంతరిక్షమంతరిక్షగో హృదయోపశాభ్యాగో హృదయోపశాభ్యామంతరిక్షం పురితతా పురితతాంతరిక్షగో హృదయోపశాభ్యాగో హృదయోపశాభ్యామంతరిక్షం పురితత హృదయోపశాభ్యామితి హృదయ ఔపశాభ్యాం అంతరిక్షం పురితతా పురితతాంతరిక్షమంతరిక్షం పురితదాన భోనభ పురితతాంతరిక్షమంతరిక్షం పురితదానభ పురితదానభోనభ పురితతా పురితదానభ ఉదర్యేణోదర్యేణ నభ పురితతా పురితదానభ ఉదర్యేణ నభ ఉదర్యేణోదర్యేణ నభోనభ ఉదర్యేణేంద్రాణీమింద్రాణీముదర్యేణ నభోనభ ఉదర్యేణేంద్రాణీ ేంద్రాణీమింద్రాణీముదర్యేణోదర్యేణేంద్రాణీం ప్లీన్నా ప్లీన్నేంద్రాణీముదర్యేణోదర్యేణేంద్రాణీం ప్లీన్నా ఇంద్రాణీం ప్లీన్నా ప్లీన్నేంద్రాణీమింద్రాణీం ప్లీన్నా వల్మీకాను వల్మీకాన్ ప్లీన్నేంద్రాణీమింద్రాణీం ప్లీన్నా వల్మీకాను ప్లీన్నా వల్మీకాను వల్మీకాన్ ప్లీన్నా ప్లీన్నా వల్మీకాన్ క్లోమ్నా క్లోమ్నా వల్మీకాన్ ప్లీన్నా ప్లీన్నా వల్మీకాన్ క్లోమ్నా వల్మీకాన్ క్లోమ్నా క్లోమ్నా వల్మీకాను వల్మీకాన్ క్లోమ్నా గిరీన్ గిరీన్ క్లోమ్నా వల్మీకాను వల్మీకాన్ క్లోమ్నా గిరీన్ క్లోమ్నా గిరీం గిరీం క్లోమ్నా క్లోమ్నా గిరీం ప్లాశుభిక్ ప్లాశుభిక్ గిరీం క్లోమ్నా క్లోమ్నా గిరీం ప్లాశుభి గిరీం ప్లాశుభిక్ ప్లాశుభిక్ గిరీం గిరీం ప్లాశుభిక్ సముద్రగోసముద్రం ప్లాశుభిక్ గిరీం గిరీం ప్లాశుభిక్ సముద్రం ప్లాశుభిక్ సముద్రగోసముద్రం ప్లాశుభిక్ ప్లాశుభిక్ సముద్రం ఉదరేణ ఉదరేణ సముద్రం ప్లాశుభిక్ ప్లాశుభిక్ సముద్రం ఉదరేణ ప్లాశిభిరితి ప్లాశీభి సముద్రముదరేణోదరేణ సముద్రకో సముద్రముదరేణ వైశ్వానరం వైశ్వానరముదరేణ సముద్రకో సముద్రముదరేణ వైశ్వానరం ఉదరేణ వైశ్వానరం వైశ్వానరముదరేణోదరేణ వైశ్వానరం భత్మనా భత్మనా వైశ్వానరముదరేణోదరేణ వైశ్వానరం భత్మనా వైశ్వానరం భత్మనా భత్మనా వైశ్వానరం వైశ్వానరం భత్మనా భత్మనే భత్మనా ఊష్ణోవరిష్ఠుర్వరిష్ఠుర్పూష్ణపూష్ణోవరిష్ఠరం ధాహేరం ధాహేర్వరిష్ఠుర్పూష్ణపూష్ణోవరిష్ఠరం ధాహేరిష్ఠురం ధాహేరం ధాహేర్వరిష్ఠుర్వరిష్ఠరం ధాహేత్తోరగుదాత్తోరగుదాం ధాహేర్వరిష్ఠుర్వరిష్ఠరం ధాహేత్తోరగుదా సర్పాన్ ద్వితీయాంగిరసామంజనసాంతృతీయాంగిరసాంజుదక్షి స్కంధోరాత్రయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వితీయోర్ద్వ అహోరాత్రయోర్ద్వితీయో రాత్రయోరహోరాత్రయోర్ద్వితీయోర్ధమాసానాం ద్వితీయోరాత్రయోరహోరాత్రయోర్ద్వితీయోర్ధమాసానాం అహోరాత్రయోరిత్యః అర్ధమాసానామిత్యర్థ మాసానాం తృతీయ మాసాం తృతీయ మాసాం చతుర్థ నిమృత్తిమేణ నిమృత్తిమరూపేణ రూపేణ నిమృత్తిం నిమృత్తిమరూపేణ నిమృత్తిమిది అరూపేణేత్యరూపేణ అహర్మాగుంసేన మాగుంసేన హరహర్ మాగుంసేన రాత్రిగో రాత్రిం మాగుంసేన హరహర్ మాగుంసేన రాత్రిం మాగుంసేన రాత్రిగో రాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా పీవసా రాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా రాత్రిం పీవసా పీవసా రాత్రిగో రాత్రిం పీవసా పోపః పీవసా రాత్రిగో రాత్రిం పీవసాపః ేణ అపోయూషేణ యూషేణాపోయూషేణ ఘృతం ఘృతం యూషేణాపోయూషేణ ఘృతం యూషేణ ఘృతం ఘృతం యూషేణ యూషేణ ఘృతగోరసేన ఘృతం ఘృతం ఘృతగోరసేన శ్యాగుశ్యాగోరసేన ఘృతం ఘృతగోరసేన శ్యా దూషికాభిర్దూషికాభిర్పతయాశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యాగుశ్యా పృష్వాం దివం పృష్వాం పృష్వాం దివగో రూపేణ దివగో రూపేణ తృతీయా పామపాన్ తృతీయా పాంచే చతుర్థ్యపాన్ తృతీయా తృతీయా పాంచే అపాంచోషధీనామోషధీనాక్షోషధీనామోషధీనాక్షోషధీనా పంచమే నక్షత్రాణాం చ దర్థేతు విదస్త విదస్త దర్థే నక్షత్రాణాం నక్షత్రాణాం చ దర్థేతు విదః

గంధేన వయాగంసి వయాగంసి లోహిత గంధేన సత్వాన్ సత్వాన్ లోహిత గంధేన వయాగంసి లోహిత గంధేన వయాగంసి వయాగంసి లోహిత గంధేన లోహిత గంధేన వయాగంసి పక్వగంధేన పక్వగంధేన వయాగంసి లోహిత గంధేన లోహిత గంధేన వయాగంసి పక్వగంధేన లోహిత గంధేనేతి లోహిత గంధేన వయాగంసి పక్వగంధేన పక్వగంధేన వయాగంసి వయాగంసి పక్వగంధేన విబీలికా విబీలికా పక్వగంధేన వయాగంసి వయాగంసి పక్వగంధేన విబీలికా పక్వగంధేన విబీలికా విబీలికా పక్వగంధేన పక్వగంధేన విబీలికా ప్రసాదేన ప్రసాదేన విబీలికా పక్వగంధేన పక్వగంధేన విబీలికా ప్రసాదేన పక్వగంధేనేతి పక్వగంధేన విబీలికా ప్రసాదేన ప్రసాదేన విబీలికా విబీలికా ప్రసాదేన ప్రసాదేనేది ప్రసాదేన క్రమేరత్యక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేదక్రమేద్వాజీభాజ్యక్రమేదక్రమేద్వాజీ అక్రమేద్వాజీభాజ్యక్రమేదక్రమేద్వాజీ విశ్వైర్విశ్వైర్వాజ్యక్రమేదక్రమేద్వాజీ విశ్వైః వాజీ విశ్వైర్విశ్వైర్వాజీ వాజీ విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్వాజీ వాజీ విశ్వైర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైర్యజ్ఞైర్యజ్ఞైర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైర్యజ్ఞైర్యజ్ఞైర్దేవైర్దేవైర్యజ్ఞైర్ సంవిధానస్సంవిధానోయజ్ఞైర్దేవైర్దేవైర్యజ్ఞైర్సంవిధాన పృష్టం పృథివీ సదత్తమాత్మాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాం సముద్రో అంతరిక్షమాత్మాత్మాంతరిక్షణో సముద్ర అంతరిక్షణో సముద్ర సముద్రో అంతరిక్షమంతరిక్షణో సముద్రో యోని సముద్రో అంతరిక్షమంతరిక్షణో సముద్రో యోని వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వ ఏ లోకో లోకస్తే ఏష్యామి ఏష్యతి ఇది పంచమకాండే సప్తప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః పంచమకాండశ్చ సమాప్తః.